చలా అణు అణు నా వెలసిన దేవా. మనిషిని మనిషే కరిచే వేళ ద్వేషం విషమై పురిసే వేళ నిప్పులు మింగి నిజమును తెలిపి చందని మమతల సుతలను చీకి అమర జీవులై వెలిగిన మూర్తుల దేవా కన్నుదెలుగై మాము నడిపించరా.